ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది పొన్నంగి బాలభాస్కర్. ఇస్రో ఈరోజు మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒకవేళ వ్యోమగాములను నింగిలోకి పంపిస్తే ఆ వ్యోమగాములు సురక్షితంగా బయటపడే విధానాన్ని ఈ పరీక్ష ద్వారా నిర్వహించారు. మానవ సహిత ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్న ఇస్రో అత్యంత సంక్లిష్టమైన ఈ సాంకేతిక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. వ్యోమ నౌకలో సిబ్బంది ఉండే క్రూ మాడ్యూల్ను నౌక నుంచి వేరు చేయాలనుకుంటే ఆ ప్రక్రియను ఎలా వేగంగా నిర్వహించాలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పరీక్ష ద్వారా చేపట్టారు. దీనివల్ల వ్యోమగాములు సురక్షితంగా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ పరీక్షను ఈవేళ నిర్వహించారు. ప్యాడ్ అబార్డ్ టెస్ట్ పేరుతో దీన్ని చేపట్టారు. లాంచ్ ప్యాడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ సమయంలో వ్యోమగాములు సురక్షితంగా బయటపడే ప్రక్రియను క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా పరీక్షించారు. ఈవేళ ఉదయం 7 గంటలకు ఈ పరీక్షను నిర్వహించారు. 5 గంటల పాటు నిర్వహించిన కౌంట్డౌన్ తరువాత క్రూ ఎస్కేప్ సిస్టమ్ మాడ్యూల్ గాలిలోకి ఎగిరింది. ఈ మాడ్యూల్ సుమారు 12.6 టన్నుల బరువుంది. కేవలం 259 సెకండ్లలో పరీక్షను పూర్తి చేశారు. బంగాళాఖాతం సముద్రంలో ఎగిరిన క్రూ మాడ్యూల్ నుంచి పారాచూట్లు వేరుపడ్డాయి. శ్రీహరికోటకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రక్రియ జరిగింది. సుమారు 300 సెన్సార్లు మొత్తం ఈ ప్రక్రియను రికార్డు చేశాయి. మాడ్యూల్ శిథిలాలను తీసుకువచ్చేందుకు 3 బోట్లను పంపారు. కేంద్రం సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అభివృద్ధికి సహకారం అందిస్తారని పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించిన ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ సాయంతో ప్రసంగ వేదిక వద్ద నుంచే విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సంతోషంలో పాలు పంచుకున్నారు. కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన పాప కేసును సీసీ కెమెరాల సహాయంతో ఛేదించగలిగామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన నిందితురాలు సైనాతో సహా 3 అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసును ఏసీపీ చేతన నాయకత్వంలోని పోలీసు బృందం ఛేదించిందని చెప్పారు. ఈ కేసులో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. బీదర్ పోలీసుల సహకారంతో అక్కడ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా గాలించినట్లు చెప్పారు. దీంతో నిందితురాలనైన శిశువును అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందని, శిశువును అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చి చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. నగరంలోని ప్రతి వ్యాపార సంస్థ, ప్రతి కాలనీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. నేర రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రుణమాఫీతో మొత్తం 34,000 కోట్ల రూపాయల మేర అప్పులు మాఫీ కానున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు కుమారస్వామి ఈ రుణమాఫీని ప్రకటించారు. ఈ పథకం ప్రకారం 2 లక్షల రూపాయల వరకు పంట రుణం మాఫీ అవుతుంది. వాళ్ళు తిరిగి కొత్త రుణాలు తీసుకోవచ్చు. అలాగే గడువులోపు రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు ప్రోత్సాహకంగా 25,000 రూపాయలు కూడా ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహార్లో 9 మంది నక్సలైట్లు ఇవాళ ఆ రాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన నక్సలైట్లకు వారి పేరు మీద ఉన్న రివార్డులను పోలీసులు అందజేశారు. నక్సల్స్ శిబిరాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, నక్సలైట్ల సిద్ధాంతాలు అక్కడున్న సీనియర్ల నిర్ణయాల మేరకే అమలవుతున్నాయని లొంగిపోయిన నక్సల్స్ మీడియాతో వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో వార్తలు ఇంతటితో సమాప్తం. ఆల్ ఇండియా రేడియో ఇప్పుడు సమయం 6:14 దాటి 22 సెకండ్ అవుతుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపు సాయంకాలం భారత కాలమానం ప్రకారం 5:40 21.872 మీటర్లు 13,690 కిలోహెర్ట్స్, 19.02 మీటర్లు 15,770 కిలోహెర్ట్స్ పై తూర్పు ఆగ్నేయ ఆసియా శ్రోతల కోసం తెలుగు ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్తే.